అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మినబంటు నేను, నాకేమి భయంబు చింతలికయేటికి ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నామనంబులో నీ మహనీయ కీర్తి విని నిన్నదనమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిరబలు మాదు తెలిసిలియ తిరువడి గొలుతున్. పరమ భాగవతులారా, పోతన భాగవతంలో ప్రహ్లాద చరిత్ర. ఎక్కడ ఉన్నాడురా నీ హరి అంటే, అంతటా ఉన్నాడు తండ్రి, ఎక్కడ లేడు అని సమాధానమిచ్చాడు కుమారుడు. అని ఇవ్విధంబున హరి సర్వాకృతులంగలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడు లేడని సుతున్ దైత్యుండు తర్జింప. శ్రీ నరసింహాకృతి నుండి నచ్యుతుడు నానాజంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్. హరి అంతటా ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెబుతూ ఉన్నాడు. ఆకృతులు ఒక రూపం ఉంటే చాలు తండ్రి, దాని యందు హరి ఉంటాడు. అంటే లేడు లేడు అని కేకలేస్తూ ఉన్నాడు హిరణ్యకశిపుడు. మరి ఆ సమయంలో హరి ఎలా ఉన్నాడు? నరసింహాకృతితో ఉన్నాడట మొత్తం అన్నింటి యందు. ఎక్కడడుగుతాడో, మరి అంతకుముందు అంతర్యామిగా అంతటా ఉన్నాడు, కానీ అంతర్యామిత్వం కాదు ఇప్పుడు కావాల్సింది. బయటికి వచ్చేటప్పుడు ఏ ఆకారము లేకుండా బయటికి వస్తే ఏం తెలుస్తుంటుంది కనుక, అసలు అది బయటికి వచ్చేది ప్రత్యేకించి అంటూ ఏమీ ఉండదు. కనుక ఇతని కొరకై ఒక వేషం వేశాడు నరసింహాకృతి. అయి అవసరంబున దానవేంద్రుండు డింభక సర్వస్థలముల నంభోదుహ నేత్రుడు నంచు మిగుల సంరంభంబున పల్కెదవి స్తంభంబున చూపగలవే చక్రిన్ గిక్రిన్. ఎక్కడరా అంతా ఉన్నాడన్నావు, ఈ స్తంభంలో చూపిస్తావా? స్తంభమున చూపవేనియు కుంభిని శిరముదుంచి కూల్చగా రక్షారంభమున వచ్చి హరి విశ్రంభంబున నడ్డపడగ శక్తుండగునే. లేదు, చూపించలేకపోతే నీ తల నరికేస్తాను సుమా, ఆ సమయంలో ఎక్కడ రాగలుగుతాడు ఇంకా అని నా భక్త వత్సలుండగు శ్రీహరి పరమభక్తుండైన ప్రహ్లాదుండు ఇట్లనియే. అంభోజాసనుడాదిగాగతృణ పర్యంతం విశ్వాత్ముడై సంభావంబున నుండు ప్రోడ విపుల స్తంభంబులో నుండడే స్తంభాంతర్గతుడయ్యు నుండుటకునే సందేహమున్ లేదు నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్షస్వరూపంబున. అంతటా ఉండేవాడు స్తంభంలో లేకపోవటం ఏమిటయ్యా అని నవిని కరాళించి గ్రద్దన లేచి గదియ డిగ్గనురికి వర వెరికిన ఖడ్గంబు కేల నమర్చి జరిపించుచు మహాభాగవత శిఖామణి అయిన ప్రహ్లాదుని ధిక్కరింపుచు. వినరా డింభక మూఢచిత్త గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించదవు అయిన నిందు గలడే అంచున్ మదోద్రేకి అయి ధనుజేంద్రుండరచేతవరేశను మహోదగ్ర ప్రభాశుంభమున్ జనదృగ్భీషణ దంభమున్ హరిజను సంరంభమున్ స్తంభమున్. ఒరే ఎక్కడరా, ఒరే మూఢచిత్తుడా, పిచ్చివాడువిరా నువ్వు, ఎక్కడ ఉంటాడురా అని చెప్పి లేచి అరచేత కొట్టాడట స్తంభాన్ని. వ్యాసభాగవతమునందైతే గదతో కొట్టాడు అని ఉన్నది. ఇక్కడేమో పోతన గారు ఈయన భావం ఇది, ఈయన దర్శించినటువంటి భాగవతం ఇది, అరచేతితో కొట్టాడు అన్నాడు ఈయన. అలా మూల భాగవతానికి ఒక విధంగా ఉంటే కొన్ని చోట్ల ఈయన భాగవతము మరొక విధంగా ఉంటుంది. అయినా ఈయన దర్శించినటువంటిది ఈయన కూడా దానిని మూలంగానే చేసుకుని దర్శించినటువంటి వాడు పోతన గారు కూడా. భక్తి ప్రభావం చేత ఈయనకి కనిపించేటటువంటి స్థితిని చెప్తూ ఉంటాడు. ఇక ఆ స్తంభంలో వచ్చినటువంటి ఒక వచనము చదువుకుందాం, వీలైనప్పుడు అర్థం చెప్పుకుందాం సమయం ఉంటే. ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును వైరానుబంధజాజ్వల్యమాన రోషానలుండును రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును వినయ గాంభీర్యధైర్యజయగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామసగుణ చంక్రమ్యమాన స్థైర్యుండునునై విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరినిందు చూపుమని కనక్కనక మణిమయ కంకణక్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతిదంత భేదన పాటవ ప్రశస్తంబు గుహస్తంబున సభామండప స్తంభంబు వ్రేసిన వ్రేటు తోడన దశ దిశలును మినుగురులు సెదరా చిటిలి పెటిలి పడి జం బంభజ్యమానంబగున మహాస్తంభంబు వలన ప్రళయ వేళా సంభూత సప్త స్కంధబంధుర సమీరణ సంఘటిత జోఘుష్యమాణ మహాబలాహకవర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘో నిర్ఘోష నికాశంబులైన ఛటఛట స్ఫట స్ఫటధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్యమానంబులై ఎగసి ఆకాశకుహరాంతరాళంబు నిరవకాశంబు వేసి నిండినం వట్టు చాలక దోదూయమాన హృదయంబులై పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ప్రముఖ చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండకటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా ప్రఫుల్ల పద్మయుగల సంకాశభాసుర చక్రచాపహల కులిశ అంకుశ జలచర రేఖాంకిత చారు చరణతలుండును చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీన సుకుంభినీధర కూర్మకులశేఖరుండును దుగ్ధ జలధిజాత శుండాల శుండాదండమండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభయుగలుండును ఘన ఘనాయమానమణి కింకిణీ గణముఖరిత మేఖలావలయ వలయత పీతాంబర శోభిత కటి ప్రదేశుండును నిర్జర నిమ్నగావర్త వర్తుల కమలాకర గంభీర నాభీ వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధమధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జనదను జభట ధైర్యలతికాల విత్రాయమాన రక్షోరాజ వక్షోభాగ విశంకట క్షేత్ర విలేఖన చుంచులాంగలాయమాన ప్రతాపజ్వలన జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖనఖరుండును శంఖ చక్ర గదా కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీర సాగర వేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేక శతభుజార్గలుండును మంజుమంజీర మణిపుంజ రంజిత మంజులహారకేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును త్రివళీయుత శిఖర శిఖరి శిఖరాభ పరిణద్ధ బంధుర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాద పల్లవ ప్రతీకాశకోపావేశ సంచలిత అధరుండును శరత్కాల మేఘజాల మధ్యమ ధగద్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును కల్పాంతకాల సకల భువనగ్రసన విలసన విజృంభమాన సప్తజిహ్వజిహ్వాతులిత తరళతరాయమాన విభ్రాజమాన జిహ్వుండును మేరుమందర మహాగుహాంతరాళ విస్తార విపుల వక్రనాశికా విభరుండును నాశికా విభర నిస్సర నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును పూర్వ పర్వత విద్యోతమాన ఖజ్యోతమండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్జమాన విలోల కీలాభీల విస్ఫులింగ వితాన రోరుజ్యమాన తారకాగ్రహమండలుండును శక్రచాప సురుచి రోదగ్ర మహాభ్రూలతా బంధబంధుర భయంకర వదనుండును ఘనతర గండశల్య తుల్య కమనీయ గండభాగుండును సంధ్యారాగ రక్తధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకషతంతన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాలన సంజాతమాత డౌలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వకర్ణుండును మంధదండాయమాన మంధర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండలమండిత సుధారాశి కల్లోల శేఖరాకార భాసుర కేసరుండును పర్వాఖర్వ శిశిర కిరణ మయూఖ గౌరతనూలు హుండును నిజగర్జన నినాద నిర్దళిత కుముద సుప్రతీక వామన ఐరావణ సార్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణకోటరుండును ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయ దేహుండును దేహ ప్రభాపటల నిర్మధ్యమాన పరిపంధి ఆతుదాన నికురుంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్త అంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును మహాప్రభావుండును నైనా శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించిన కనుంగొని నరమూర్తి కాదు కేవల హరిమూర్తియు కాదు మానవాకారము కేసరి ఆకారమునున్నది హరిమాయారచితముగు యథార్థము చూడన్. ఒక అద్భుతమైనటువంటి దీర్ఘ సమాసాలతో ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడికి కనిపిస్తూ ఉన్నాడు. ప్రహ్లాదుడికేమో రంజనము అంటే ఆనందాన్ని కల్పించేటటువంటిది, హిరణ్యకశిపుడికి భంజనము అతడిని భయపెట్టేటటువంటి అంతరంగ బహిరంగములట అలా భయపెట్టుతూ అలా లోపల బయట ఏమున్నాయి అంతరంగములో కరుణ ప్రహ్లాదుని మీద, బహిరంగమునందు వీరరసము రెండు కరుణారసము వీరరసము కూడా కలగలుపుగా వేరువేరుగానే కనపడుతూ ఉన్నటువంటి మహాప్రభావుడట నృసింహదేవుడు. మరి ఎలా ఉన్నది అంటే ఆకారము చాలా అద్భుతము. ఎన్ని రసాలు కలిసి ఉన్నాయో దీంట్లో, అద్భుత రసము అలా ప్రహ్లాదుని భక్తిరసము వీరరసము ఈ విధంగా కనుక ఉన్నటువంటి అన్నీ కలిసి ఉన్నాయి. ఈ మొదట వర్ణన రోషంతో చూపమని కొట్టాడు దానిని హిరణ్యకశిపుడు. ఆ వ్రేటుతోడనే దశ దిశలు కూడా చెదిరిపోయేటట్లుగా ఒకసారి ఆ స్తంభము పెటపెటపెటపెటమంటూ పగిలిపోయింది. కాంతులు వెలిజిమ్ముతూ ఉన్నాయి, కోటి సూర్యప్రభాభ సమానంగా వెలుగులు చిమ్ముతూ ఉన్నాయి. అలా చట చట స్ఫట స్ఫట అనేటటువంటి పెద్ద భయంకరమైనటువంటి ధ్వనులు నిండిపోయినాయి భూమి ఆకాశములంతా కూడా. అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. బ్రహ్మ ఇంద్రుడు వరుణుడు వాయువు దేవతలందరూ కూడా గడగడగడగడగడ వణికిపోతూ ఉన్నారట. అలా బయటికి వచ్చాడు. ఇక వచ్చినప్పుడు ఉన్నాయన్నీ కూడా పద్మయుగల సంకాశ భాసురమైనటువంటి ఆ పాదముల దగ్గర నుంచి, ఆ పాదముల్లో ఉన్నటువంటి రేఖలు చక్రముల వంటివి, సుదర్శన చక్రములాగా, అలాగే బాణం ధనుస్సుల వంటివి, నాగేటి వంటివి, వజ్రముల వంటివి లాంటి రేఖలతో ప్రకాశించేటటువంటి చరణ తలములు కలవాడు, అరికాళ్ళు కలిగినటువంటి వాడు. ఆయన అడుగు వేస్తూ ఉంటే భూభారాన్ని వహించేటటువంటి దిగ్గజములు, కూర్మము ఆదికూర్మము అన్నీ కూడా కదిలిపోతూ ఉన్నాయి. అలాగే ప్రళయకాల పాల సముద్రము నుంచి వచ్చినటువంటి ఏనుగుల యొక్క ఊరువులు, ఆ ఏనుగుల యొక్క శుండములు అంటే తొండముల వంటి ఈయన తొడలు కలిగినటువంటి వాడు. అలా పీతాంబరము ప్రకాశిస్తూ ఉన్నటువంటి పీతాంబరము వర్తులకారముతో ఉన్నటువంటి గంభీరమైన నాభి, సన్నని నడుము, పర్వతములతో సమానమైనటువంటి కర్కశము, కఠినంగా ఉన్నటువంటి విశాలమైనటువంటి వక్షస్థలము, ధనుజుల యొక్క వక్షోభాగములను చించి అవతల పారేసేటటువంటివి, బాగా ప్రతాపజ్వాల మెదజల్లుతూ ఉన్నటువంటివి, శరణాగతులైనటువంటి వారి చకోర పక్షులకు చంద్రరే వలె చల్లగా ఉండేటటువంటివి, వజ్రాయుధ ప్రతిమానమైనటువంటి నిశాత కరతర ముఖ నకరుడు, అలా బాగా మంచి వాడిగా పొదునుగా ఉన్నటువంటి గోరులతోనూ, ఎన్నో రకములైనటువంటి ఆయుధములతోనూ, కొన్ని వందల వేల భుజములతోనూ, అనేక శతభుజార్గలుడు అంటూ ఉన్నాడు, అనేక భుజములతోనూ అద్భుతమైనటువంటి ఆ భుజములకు ఆభరణములు, మంజీరములు, అలాగే పైనుంచి కింద వరకు కిరీటము, భుజకీర్తులు, కంకణములు, మకరకుండలములు మొదలైనటువంటి భూషణములు, ఇలా దివ్య విగ్రహము, దివ్య మంగళ విగ్రహము, మేరుమందర గుహలు ప్రతిధ్వనించేటట్లుగా ఊర్పులు వస్తూ ఉన్నాయట. ముక్కులలో నుంచి వచ్చేటటువంటివి వాటికి మేరుమందర గుహలు. ఈ గాలి అక్కడికి పోయి మరలా భోమ్ అంటూ మోతలు మోగుతూ ఉన్నాయి. అటువంటి వాడు సాగరములన్నీ కూడా సంక్షోభిస్తూ ఉన్నాయి. సప్త సముద్రములు కూడా అనేక కోటి సూర్య మండలములు ఆకాశం మీదకు ఒక్కసారి వస్తే ఎలా ఉంటుందో అలా గ్రహమండలములు అన్నీ కూడా, అలాగే శక్రచాపము, ఇంద్రచాపము మొదలైనటువంటివి, ఇంద్రధనువు ఇలాంటి వాటికి భయాన్ని కొల్పేటటువంటి దివ్యమైనటువంటి యొక్క కాంతులు కలిగినటువంటి వాడు, అటువంటి వదనము కలిగినటువంటి వాడు, కనుబొమలు కలిగినటువంటి వాడు, గండశైలముల వంటి గండభాగాలు చెక్కిళ్ళు కలిగినటువంటి వాడు, ఆ దివ్యమంగళ విగ్రహము సటాజాలము, ఆ పైన ఉన్నటువంటిది సింహపుతలు గనుక దానికి ఉన్నటువంటి జూలు విదిలిస్తూ ఉంటే గ్రహములన్నీ ఒకదాని మీద ఒకటి పడి నక్షత్రములన్నీ కూడా తమ తమ స్థానములు తప్పి ప్రళయం వచ్చేసేటట్లుగా సృష్టించేశాడు ఒక్కసారి. అలాగే తెల్లని చంద్రుని వంటి తెల్లని కిరణములతో సమానము, వెన్నెలతో సమానమైనటువంటి తనూరుహములు, వెంట్రుకలు, తెల్లని వెంట్రుకలు, సింహానికి ఉండే తెల్ల వెంట్రుకలు, అలా దిగ్గజముల యొక్క కర్ణములు, చెవులు పగిలిపోయేటట్లుగా గర్జన చేస్తూ ఉన్నాడు సింహము. గర్జన చేస్తూ ఉన్నాడట. అలా అటు ఇటు కూడా అడుగులు వేస్తూ ఉన్నాడు. అట్లా వచ్చేసాడు బయటికి హిరణ్య కశిపుడిని భయపెట్టడానికి, ప్రహ్లాదుడిని ఆనందింపు చేయటానికి కరుణా వీర రసములతో ఆవిర్భవించాడట. ఆవిర్భవించినటువంటి స్వామి నరమూర్తి కాదు, మనిషి అందామా, సింహపుతల ఉంది. కేవల హరిమూర్తియు కాదు పని సింహం అందామా, కింద భాగమంతా మానవ రూపం, మానవాకారము కేసరి ఆకారమునున్నది, హరి మాయా రచితమగు యథార్థము చూడన్. చూడండి, పదముల యొక్క అర్థాలు కూడా తెలుసుకోవాలి. చాలామంది పదముల యొక్క అర్థాలు విడిచిపెట్టేసి వాళ్ళ భావాలు చెప్పేస్తూ పోతూ ఉంటారు. ఇది ఏమిటనంటే యథార్థము అంటున్నాడు పోతన గారు. యథార్థం ఇది, ఆయనకి కనిపించింది ఆ దృశ్యమంతా, ఇది యథార్థము అంటే ఇది తథ్యము, సత్యము, మిథ్య కాదు, అసత్యము కాదు. మరి ఏమిటయ్యా, హరిమాయా రచితము. హరిమాయ, హరికి రెండు రకాలు ఉంటాయి మాయలు అనేవి. మాయ అంటే మాయకి రెండు ఉన్నాయి పదములకు అర్థాలు. మరి శబ్దాలకు ఎన్నో అర్థాలు ఉన్నాయి కదా. మాయా వయునం జ్ఞానం అని ఒకటి, మాయా వయునం జ్ఞానం అది వేదని ఘంటు చెప్పే మాట, యాసుకుడే చెప్పాడు ఆ మాట. వయనము అన్నా మాయా అన్నా జ్ఞానము అన్నా ఒకటే పర్యాయ పదాలు. అంటే హరి జ్ఞానము ఒకటి, అంటే ఆయన సంకల్పం అది. జ్ఞానం అంటే అదే కదా ఆలోచన. ఆయన సంకల్పము చేత అయినటువంటి రూపం ఇది. మరొక మాయ ఏమిటంటే ప్రకృతి, సత్వరజస్తమస్సులు, దైవీహేష గుణమయ్యి మమ మాయ, అది కూడా నా మాయే అంటాడు. ఈ రెండింటి తేడా తెలియకపోతే అంతా ఒకటే కనపడుతూ ఉంటుంది చాలామందికి. సరే, అది వారి ఇష్టం కాదని ఎవరు అనరు. తెలిసి కూడా చెప్పినా చెప్పొచ్చు వాళ్ళు, తెలిసి లేదా అలా అనుకుని చెబుతూ ఉంటారేమో. శాస్త్రములలో రెండు ఉన్నాయి. పోతన గారు కూడా చక్కగా చెబుతూ ఉన్నాడు, హరి మాయారచితమగు యథార్థం ఇది, అదేమి కల కాదు. అది ప్రకృతి అయితే కల వంటిది అని చెబుతాం, కానీ అది కల వంటిది కాదు, యథార్థము అని చెబుతూ ఉన్నాడు ఆయన. కలలు వంటి కలలే చెప్పాడు ఇంతకుముందు. ఆ సర్వేశ్వరుడు నారాయణుడు, ఆ విష్ణువు పురుషోత్తముడు, ఆయన రూపములు, ఆయన నామములు అన్నీ యథార్థములే, ఏవీ కల్పితములు కాదు. ఆయన నామరూపాలన్నీ ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాయి. జీవులకు కలిగేటటువంటి నామరూపాలు, శరీరాలు కానీ పేర్లు కానీ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి. ఎన్ని కోట్ల నామాలు, ఎన్ని కోట్ల రూపాలు వీడు ధరిస్తూనే ఉంటాడు. పరమాత్మకు అలా కాదు. ఏ రూపం ధరిస్తే ఆ రూపం శాశ్వతం, ఏ నామమైతే ఆ నామము శాశ్వతమే. ఆయనకే చెందినటువంటి పదాలు ఇవన్నీ కూడా. తెంపున బాలుడాడిన సుధీరత సర్వగతత్వము మ్రతిష్ఠింపదలంచియుందు నరసింహ శరీరము దాల్చి శక్తి శిక్షింపగవచ్చినాడు హరిచే మృతియంచు దళంతును అయిన నా సొంపును పెంపు నందరును చూడ చరింతు హరింతు శత్రునిన్ అని అనుకుంటూ ఉన్నటువంటి వాడు హిరణ్యకశిపుడు అనుకుంటూ ఉన్నాడు. ఏమని అంటే వచ్చాడు ఆ బాలుడాడినటువంటి మాట అంతటా ఉంటాడనేది నిజం చేయటానికి వచ్చేశాడు సుమా చక్రి. రక్షకుడు ఆయన, భక్తులకు ఆయన వచ్చేసాడు. అయినప్పటికీ కూడా చావు మృత్యువు వస్తే వచ్చింది రాణి అని చెప్పి అని మెత్తంబడ నిచిత్తంబున గద ఎత్తుకొని తత్తరంబున నార్చుచు అకుంఠిత కంఠీరవం బుడగ్గరు గంధ సింధురంబు చందంబున నక్తంచర కుంజరుండు నరసింహదేవునికి ఎదురు నడిచి తదీయ దివ్య తేజోజాల సన్నికర్షంబున చేసి దవాదలంబు దగ్గరిన ఖజ్జోతంబునుంబోలి కర్తవ్యాకర్తంబులు తెలియక నిర్గత ప్రభుండయ్యుండే. ఏమీ తెలియక, ఏం చేయాలో తెలియక అలా ఉన్నాడట. ప్రకటంబై ప్రళయావసానమునుమున్ బ్రహ్మాండ భండావరోధకమయ్యున్న తమిశ్రమున్ జగమునుత్పాదించు చోత్రావి సాత్విక తేజోనిధి అయిన విష్ణు నడనుద్దుయిపుంచునే నష్టమై వికలంబై చెడుగా కథాముసుల ప్రావీణ్యంబు రాజోత్తమా. ఆ ప్రళయకాలంలో ఉన్నటువంటి చీకటిని తమిశ్రం మొత్తం తాగేసి ఆయన దివ్య తేజస్సు చేత సృష్టి ఆరంభం ఆయన చేసి ఆయన ముందా వీళ్ళ ప్రావీణ్యము అయినప్పటికీ కూడా గదా దండంబు గిరగిర ద్రిప్పి రిప్పి వేశాడు ఆయన. దాన్ని అవతల విసిరి పడేసి దర్పంబు సర్పంబు ఒడిసిపట్టు సర్ప పరిపంధి నేర్పున దితిపట్టిం పట్టుకొని మిట్టిపడి దట్టించి బిట్టలుక ఆ యసురవరుండు దృఢబలంబున నిట్టు మిడిసిపడిన గరుత్మంతుడు పాముని విదిలించినట్టు విదిలించి అవతల పడేసేసేసాడు. పడేసేసి చక్కగా గడప మీద సభ ఆ గడప మీద కూర్చొని తొడల మీద పెట్టుకొని చీల్చి అవతల పడేశాడు. ఆ విధంగా శాంతి ది బ్రహ్మాది దేవతలందరూ కూడా దిగి వచ్చారు. ఇంకా మరి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. జై శ్రీరామ్.